అథ చతుర్థకాండే తృతీయ ప్రశ్నస్య ఘనపాఠః ఆరంభః. అవాన్త్వాపామపాన్త్వే మన్నే మన్త్వాపామపాన్త్వే మన్నో సాధయామి సాధయామ్యపాన్ త్వా సదస్థే

ఓంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామాదంతర్యామా

సప్తకో సప్తదశాత్సప్తదశాద్వైరూపం వైరూపాదశాది సప్త దశాద్వైరూపం వైరూపాద్వైరూపాద్వైరూపం వైరూపం వైరూపాద్ విశ్వామిత్రో విశ్వామిత్రో వైరూపాద్వైరూపం వైరూపం వైరూపాద్ విశ్వామిత్ర రూపాద్ విశ్వామిత్రో విశ్వామిత్రో వైరూపాద్వైరూపాద్ విశ్వామిత్ర ఋషిర్విశ్వామిత్రో వైరూపాద్వైరూపాద్ విశ్వామిత్ర ఋషి విశ్వామిత్ర ఋషిర్ ఋషిర్విశ్వామిత్రో విశ్వామిత్ర ఋషి ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయ ఋషిర్విశ్వామిత్రో విశ్వామిత్ర ఋషి ప్రజాపతి గృహీతయా విశ్వామిత్ర ఇది విశ్వామిత్ర ఋషి ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయ ఋషిర్ ఋషి ప్రజాపతి గృహీతయాత్మయాత్మయా ప్రజాపతి గృహీతయ ఋషిర్ ఋషి ప్రజాపతి గృహీతయాత్మయా ప్రజాపతి గృహీతయాత్మయాత్మయా ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయాత్మయా చక్షుశ్చక్షుస్త్వయా ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయాత్మయా చక్షు ప్రజాపతి గృహీతయేతి ప్రజాపతి గృహీతయా చక్షుశ్చక్షుస్త్వయాత్మయా చక్షుర్గృహ్ణామి గృహ్ణామి చక్షుస్త్వయాత్మయా చక్షుర్గృహ్ణామి చక్షుర్గృహ్ణామి గృహ్ణామి చక్షుశ్చక్షుర్గృహ్ణామి ప్రజాభ్య ప్రజాభ్యో గృహ్ణామి చక్షుశ్చక్షుర్గృహ్ణామి ప్రజాభ్య ప్రజాభ్యో గృహ్ణామి గృహ్ణామి ప్రజాభ్య ఇదమిదం ప్రజాభ్యో గృహ్ణామి గృహ్ణామి ప్రజాభ్య ఇదం ప్రజాభ్య ఇరమిదం ప్రజాభ్య ప్రజాభ్య ఇదముత్తరాదుత్తరాదిదం ప్రజాభ్య ప్రజాభ్య ఇదముత్తరా ప్రజాభ్యముత్తరాదుత్తరాదిదమిదముత్తరాత్ సువసువరుత్తరాదిదమిదముత్తరాత్ సువరాత్సువసువరుత్తరాదుత్తరాత్ సువస్తస్య తస్య సువరుత్తరాదుత్తరాత్ సువస్తస్య సువస్తువస్తస్య శ్రోత్రగ్గుశ్రోత్రంతస్య సువస్తువస్తస్య శ్రోత్రం తస్య శ్రోత్రగ్గుశ్రోత్రంతస్య తస్య శ్రోత్రగు సౌవగు సౌవగ్గుశ్రోత్రంతస్య తస్య శ్రోత్రగు సౌవం శ్రోత్రగు సౌవగు సౌవగ్గుశ్రోత్రగ్గుశ్రోత్రగు సౌవగు శరత్ శరత్ సౌవగ్గుశ్రోత్రగ్గుశ్రోత్రగు సౌవగు శరత్ సౌవగు శరత్ శరత్ సౌవగు సౌవగు శరత్ శ్రౌత్రీ శ్రౌత్రీ శరత్ సౌవగు సౌవగు శరత్ శ్రౌత్రీ శ్రౌత్రీ శ్రౌత్రీ శరత్ శరత్ శ్రౌత్య నుష్టుభ నుష్టుభ్ శ్రౌత్రీ శరత్ శరత్ శ్రౌత్య నుష్టుభు శ్రౌత్రియ నుష్టుభ నుష్టుభ్ శ్రౌత్రీ శ్రౌత్రియ నుష్టుభ్ చారదీ శారద్య నుష్టుభ్ శ్రౌత్రీ శ్రౌత్రియ నుష్టుభ్ చారదీ నుష్టుభ్చారదీ శారద్య నుష్టుభ నుష్టుభ్ చారద్య నుష్టుభో నుష్టుభ శారద్య నుష్టుభ నుష్టుభ్ చారద్య నుష్టుభ నుష్టుభేత్యానోష్టుభ నుష్టుభ శారదీ శారద్య నుష్టుభ స్వారగ్గుస్వారమనుష్టుభ శారదీ శారద్య నుష్టుభ స్వారం అనుష్టుభ స్వారగ్గు స్వారమనుష్టుభో నుష్టుభ స్వారగ్గు స్వారాత్ స్వారాత్ స్వారమనుష్టుభో నుష్టుభ స్వారగ్గు స్వారాభ్యనుభ స్వారగ్గు స్వారాత్ స్వారాత్ స్వారగ్గు స్వారగ్గు స్వారాన్ మంథి మంథి స్వారాత్ స్వారగ్గు స్వారాన్ మంథి స్వారాన్ మంథి మంథి స్వారాత్ స్వారాన్ మంథి మంథినో మంథినో మంథి స్వారాత్ స్వారాన్ మంథి మంథినా మంథి మంథినో మంథినో మంథి మంథి మంథిన ఏక విఘోష ఏక విఘోషో మంథినో మంథి మంథి మంథిన ఏక విఘోష మంథిన ఏక విఘోష ఏక విఘోషో మంథినో మంథిన ఏక విఘోష ఏక విఘోషాదేక విఘోషాదేక విఘోషో మంథినో మంథిన ఏక విఘోష ఏక విఘోషా ఏక విఘోష ఏక విఘోషాదేక విఘోషాదేక విఘోష ఏక విఘోష ఏక విఘోషాద్వైరాజం వైరాజమేక విఘోషాదేక విఘోష ఏక విఘోష ఏక విఘోషాద్వైరాజం ఏక విఘోషాద్వైరాజం వైరాజమేక విఘోషాదేక విఘోషాద్వైరాజం వైరాజాద్వైరాజాద్వైరాజమేక విఘోషాదేక విఘోషాద్వైరాజం వైరాజాత్ ఏక విఘోషాదిత్యేక విఘోషాద్ వైరాజం వైరాజాద్వైరాజాద్వైరాజం వైరాజం వైరాజాత్ జమదగ్నిర్జమదగ్నిర్వైరాజాద్వైరాజం వైరాజం వైరాజాత్ జమదగ్ని ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయా ఆత్మయా శ్రోత్రగుశ్రోత్రన్వయా ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయా త్వయా శ్రోత్రం గృహీతయేతి ప్రజాపతి గృహీతయా శ్రోత్రగుశ్రోత్రన్వయా త్వయా శ్రోత్రం గృహ్ణామి గృహ్ణామి శ్రోత్రన్వయా త్వయా శ్రోత్రం గృహ్ణామి శ్రోత్రం గృహ్ణామి గృహ్ణామి శ్రోత్రగుశ్రోత్రం గృహ్ణామి ప్రజాభ్య ప్రజాభ్యో గృహ్ణామి శ్రోత్రగుశ్రోత్రం గృహ్ణామి ప్రజాభ్య గృహ్ణామి ప్రజాభ్య ప్రజాభ్యో గృహ్ణామి గృహ్ణామి ప్రజాభ్య ఇయమియం ప్రజాభ్యో గృహ్ణామి గృహ్ణామి ప్రజాభ్య ఇయం ప్రజాభ్య ఇయమియం ప్రజాభ్య ప్రజాభ్య ఇయమపర్యుపరీయం ప్రజాభ్య ప్రజాభ్య ఇయమపరీ ప్రజాభ్య ఇది ప్రజాభ్య ఇయమపర్యుపరీయమియమపరిమకర్మతిరుపరీయమియమపరిమతి ఉపరిమతిర్మతిరుపర్యుపరిమతిస్తస్యై మతిరుపర్యుపరిమతిస్తస్యై ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయా ఋషిర్విశ్వకర్మ విశ్వకర్మ ఋషి ప్రజాపతి గృహీతయా విశ్వకర్మేతి విశ్వకర్మ ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయ ఋషిదృషి ప్రజాపతి గృహీతయాత్మయాత్మయా ప్రజాపతి గృహీతయ ఋషిదృషి ప్రజాపతి గృహీతయాత్మయాత్మయా ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయాత్మయా వాచం వాచం ప్రజాపతి గృహీతయాత్మయా వాచం ప్రజాపతి గృహీతయేతి ప్రజాపతి గృహీతయా వాచం వాచం ప్రజాత్మయా వాచం గృహ్ణామి వాచం ప్రజాత్మయా వాచం గృహ్ణామి వాచం గృహ్ణామి వాచం వాచం గృహ్ణామి ప్రజాభ్యో గృహ్ణామి వాచం వాచం గృహ్ణామి ప్రజాభ్యో గృహ్ణామి ప్రజాభ్య ప్రాచీ దిశాం దిశాం ప్రాచీ ప్రాచీ దిశాం వసంతో వసంతో దిశాం ప్రాచీ ప్రాచీ దిశాం వసంత దిశాం వసంతో వసంతో దిశాం దిశాం వసంత ఋతూనామృతూనాం వసంతో దిశాం దిశాం వసంత ఋతూనామృతూనాం వసంతో వసంత ఋతూనామగ్నిరగ్నిరుతూనాం వసంతో వసంత ఋతూనామగ్నిరుతూనామృతూనామగ్నిర్దేవతాదేవతాగ్నిరుతూనామృతూనామగ్నిర్దేవత సప్తదశవర్తనిర్దిత్యవాడ్ సప్తదశవర్తనిర్దిత్యవాడ్ సప్తదశవర్తనిర్దిత్యవాడ్ దిశాగో శరత్ శరద్దిశాన్ దిశాకు శరదృతో నామృతో నాకు శరద్దిశాన్ దిశాకు శరదృతో శరదృతో నామృతో నాకు శరత్ శరదృతో మిత్రావరుణౌ మిత్రావరుణామృతో నాకు శరత్ శరదృతో మిత్రావరుణౌ మిత్రావరుణౌ మిత్రావరుణామృతో నామృతో మిత్రావరుణౌ దేవత దేవత మిత్రావరుణామృతో నామృతో మిత్రావరుణౌ దేవత మిత్రావరుణౌ దేవత దేవత మిత్రావరుణౌ మిత్రావరుణౌ దేవత పుష్టం పుష్టం దేవత మిత్రావరుణౌ మిత్రావరుణౌ దేవత పుష్టం మిత్రావరుణావితి మిత్ర దేవత పుష్టం పుష్టం దేవత దేవత పుష్టం ద్రవిణం ద్రవిణం పుష్టం దేవత దేవత పుష్టం ద్రవిణం పుష్టం ద్రవిణం ద్రవిణం పుష్టం పుష్టం ద్రవిణమేక విఘూష ఏక విఘూష ద్రవిణం పుష్టం పుష్టం ద్రవిణమేక విఘూష ద్రవిణమేక విఘూష ఏక విఘూషో ద్రవిణం ద్రవిణమేక విఘూష స్తోమ స్తోమ ఏక విఘూషో ద్రవిణం ద్రవిణమేక విఘూష స్తోమ ఏక విఘూష స్తోమ స్తోమ ఏక విఘూష ఏక విఘూష స్తోమస్త స్తోమ ఏక విఘూష ఏక విఘూష స్తోమస్త ఏక విఘూష ఇత్యేక విఘూష యవాడ్వయ ఆస్కంద ఆస్కందో వయస్తుర్యవాడ్వయ ఆస్కందయ ఆస్కంద ఆస్కందో వయోవయ ఆస్కందోయా నామయా నామాస్కందో వయోవయ ఆస్కందోయా నామందోయా నామయా నామాస్కంద ఆస్కందోయా నాముత్తరా ద్వాత ఉత్తరా ద్వాతోయా నామాస్కంద ఆస్కందోయా నాముత్తరా ద్వాత ఆస్కంద ఇత్యా స్కంద యానాముత్తరాద్వాత ఉత్తరాద్వాతోయా నామయా నాముత్తరాద్వాతో వాతో వాత ఉత్తరాద్వాతోయా నామయా నాముత్తరాద్వాతో వాత ఉత్తరాద్వాతో వాతో వాత ఉత్తరాద్వాత ఉత్తరాద్వాతో వాత ప్రత్న ప్రత్నో వాత ఉత్తరాద్వాత ఉత్తరాద్వాతో వాత ప్రత్న ద్వాత ఇత్యుత్తరా వాత ప్రత్న ప్రత్నో వాతో వాత ప్రత్న ఋషి ఋష ప్రత్నో వాతో వాత ప్రత్న ఋషి ప్రత్న ప్రత్న ఋషిరోర్ధ్వోర్ధృష ప్రత్న ప్రత్న ఋషిరోర్ధ్వార్ధ్వ ఋషిరుషిరోర్ధ్వా దిశాన్ దిశామూర్ధ్వ ఋషిరుషిరోర్ధ్వా దిశా దిశాన్ దిశామూర్ధ్వోర్ధ్వా దిశాకు హేమంత శిశిరౌ హేమంత శిశిరౌ దిశామూర్ధ్వోర్ధ్వా దిశాకు హేమంత శిశిరౌ దిశాకు హేమంత శిశిరౌ హేమంత శిశిరౌ దిశాన్ దిశాకు హేమంత శిశిరామృతో నామృతో నాగు హేమంత శిశిరౌ దిశాన్ దిశాకు హేమంత శిశిరామృతో నామంత శిశిర ృతో నామృతో నాగో హేమంత శిశరో హేమంత శిశిరామృతో నాం బృహస్పతి బృహస్పతి ఋతో నాగో హేమంత శిశరో హేమంత శిశిరామృతో నాం బృహస్పతి హేమంత శిశిరావితి హేమంత శిశిరో నాం బృహస్పతి బృహస్పతి ఋతో నామృతో నాం బృహస్పతి దేవత దేవత బృహస్పతి ఋతో నామృతో నాం బృహస్పతి దేవత బృహస్పతి దేవత దేవత బృహస్పతి బృహస్పతి దేవత వర్చో వర్చో దేవత బృహస్పతి బృహస్పతి దేవత దేవతావర్చో వర్చో దేవత దేవతావర్చో ద్రవిణం ద్రవిణం వర్చో దేవత దేవతావర్చో ద్రవిణం వర్చో ద్రవిణం ద్రవిణం వర్చో వర్చో ద్రవిణం త్రిణవస్త్రణవో ద్రవిణం వర్చో వర్చో ద్రవిణం త్రిణవ ద్రవిణం త్రిణవస్త్రణవో ద్రవిణం ద్రవిణం త్రిణవస్తోమస్తోమస్త్రణవో ద్రవిణం ద్రవిణం త్రిణవస్తోమ త్రిణవస్తోమస్తోమస్త్రణవస్త్రణవస్తోమస్తస్తోమస్త్రణవస్తోమస్తవ ఇది త్రీ నవ స్తోమస్తోమస్తోమ ఉభుసస్తోమస్తోమస్త్రయస్త్రిగుంశవర్తనిస్త్రయస్త్రిగుంశవర్తనిరుత్రయస్త్రిగుంశవర్తనిరుత్రయస్త్రిగుంశవర్తనిపష్టవాత్ పష్టవాత్రయస్త్రిగుంశవర్తనిరుత్రయస్త్రిగుంశవర్తనిపష్టవాత్ రయోవయః పష్టవాత్రయస్త్రిగుంశవర్తనిస్త్రయస్త్రిగుంశవర్తనిరుత్రయస్త్రిగుంశవర్తనిపష్టవాత్ రయోవయః పష్టవాత్రయస్త్రిగుంశవర్తనిస్త్రయస్త్రిగుంశవర్తనిరుత్రయస్త్రిగుంశవర్తనిపష్టవాత్ పురస్తాశ్వినా

ఓర్మిర్ద్రప్సో అపామపాన్ ద్రప్స ఓర్మిర్ద్రప్సో అపా ద్రప్సో అపామపాం ద్రప్సో ద్రప్సో అపామస్యస్యపాం ద్రప్సో ద్రప్సో అపామసి అపామస్యస్యపామపామసి విశ్వకర్మా విశ్వకర్మాస్యపామపామసి విశ్వకర్మా విశ్వకర్మా విశ్వకర్మాస్యతి విశ్వకర్మా తేతే విశ్వకర్మాస్యతి విశ్వకర్మా తే విశ్వకర్మా తేతే విశ్వకర్మా విశ్వకర్మా తర్షరరిషస్తే విశ్వకర్మా విశ్వకర్మా తర్షి విశ్వకర్మేతి విశ్వకర్మాషస్తే దర్శిరశ్వినాశ్వినరిషస్తే దర్శిరశ్వినా అధ్వర్యో అశ్వినరిషిరిషిరశ్వినా అధ్వర్యో అశ్వినరిషిరిషిరశ్వినా అధ్వర్యో అశ్వినరిషిరిషిరశ్వినా అధ్వర్యో అశ్వినరిషిరిషిరశ్వినా అధ్వర్యో తాదేతా గుం సాదేతా మధ్వర్యో అధ్వర్యో సాదేతా మిహే హసాదేతా మధ్వర్యో అధ్వర్యో సాదేతా మిహా అధ్వర్యో ఇత్యధ్వర్యో సాదేతా మిహే హసాదేతా గుం సాదేతా మిహత్వా అపానమపానం పాహి పాహి మే పాహ్యపానం అపానం మే మే అపానమపానం అపానం మే పాహి పాహి మే అపానమపానం మే పాహి మే పాహి పాహి మే మే పాహి వ్యానం వ్యానం పాహి మే మే పాహి వ్యానం పాహి వ్యానం వ్యానం పాహి పాహి వ్యానం మే మే వ్యానం పాహి పాహి వ్యానం మే వ్యానం మే మే వ్యానం వ్యానం మే పాహి పాహి మే వ్యానం వ్యానం మే పాహి వ్యానమితి వి అనం మే పాహి పాహి మే మే పాహి చక్షుః చక్షుః పాహి మే మే పాహి చక్షుః పాహి చక్షుః చక్షుః పాహి పాహి చక్షుర్మే మే చక్షుః పాహి పాహి చక్షుర్మే చక్షుర్మే మే చక్షుః చక్షుర్మ ఉర్వ్యోర్వ్యా మే చక్షుః చక్షుర్మ ఉర్వ్యా ఉర్వ్యోర్వ్యా మే మ ఉర్వ్యా వివ్యుర్వ్యా మే మ ఉర్వ్యా వి ఉర్వ్యా వివ్యుర్వ్యోర్వ్యా విభాహి భాహి వ్యుర్వ్యోర్వ్యా విభాహి భాహి భాహి విభాహి శ్రోత్రజ్ఞ శ్రోత్రం భాహి విభాహి శ్రోత్రం భాహి శ్రోత్రజ్ఞ శ్రోత్రం భాహి భాహి శ్రోత్రం మే మే శ్రోత్రం భాహి భాహి శ్రోత్రం మే శ్రోత్రం మే మే శ్రోత్రజ్ఞ శ్రోత్రం మే శ్లోకే శ్లోకయ మే శ్రోత్రజ్ఞ శ్రోత్రం మే శ్లోకయా మే శ్లోకయ శ్లోకయ మే మే శ్లోకయాపో అపశ్లోకయ మే మే శ్లోకయాపః శ్లోకయాపో అపశ్లోకయ శ్లోకయాపస్మిన్వ బింబాపశ్లోకే శ్లోకయాపస్మిన్వాపస్మిన్వబింబాపో అపస్మిన్వౌషధీరోషధీష్మిన్వాపో అపస్మిన్వౌషధీష్మిన్వ బింబౌషధీర్జన్వ జన్మౌషధీష్మిన్వ బింబౌషధీర్జన్వ ఔషధీర్జన్వ జన్మౌషధీరోషధీర్జన్వ ద్విపాద్విపాజన్వౌషధీరోషధీర్జన్వ ద్విపాద్విపాజన్మ జన్మ ద్విపాత్ పాహి పాహి ద్విపాజన్మ జన్మ ద్విపాత్ పాహి ద్విపాత్ పాహి పాహి ద్విపాద్ ద్విపాత్ పాహి వృష్టిమా రయేరయా వృష్టిం వృష్టిమేరయేరయేరయేరయేరయేరయేరయా ఛందో బృహతీవ యోగయో బృహతీ ఛందః ఛందో బృహతీవ బృహతి ఛంద ఉక్షోక్షా ఛందో బృహతి ఛంద ఉక్షాక్షోక్షాయోవయ ఉక్షోక్షావయ తతో బృహతి తతో బృహతి వయ ఉక్షోక్షావయ తతో బృహతి సతో బృహతి వయోవయస్తతో బృహతి ఛందస్తతో బృహతి వయోవయస్తతో బృహతి ఛంద తతో బృహతి ఛందస్తతో బృహతి తతో బృహతి ఛంద ఋషభ ఋషభ ఛందస్తతో బృహతి తతో బృహతి ఛంద ఋషభ బృహతి సత బృహతి ఛంద ఋషభ ఋషభ ఛందస్ఛంద ఋషభో వయోవయ ఋషభ ఛందస్ఛంద ఋషభో వయ వయోవయ ఋషభ ఋషభో వయ కకుత్ కకుద్వయ ఋషభ ఋషభో వయ కకుద్వయ కకుత్ కకుద్వయోవయ కకుచ్ఛంద కకుద్వయోవయ కకుచ్ఛంద ఛంద కకుచ్ఛందో ధేనుర్ధేనుందో ధేనుర్ధేనుందో ధేనుర్వయోవయో ధేనుందో ధేనుర్వయ ధేనుర్వయోవయో ధేనుర్ధేనుర్వయో జగతి జగతి వయో ధేనుర్ధేనుర్వయో జగతి వయో జగతి జగతి వయో వయో జగతి ఛందో జగతి వయో వయో జగతి ఛంద ఛందో జగతి జగతి ఛందో నట్వాన నట్వాన్ ఛందో జగతి జగతి ఛందో నట్వాన్ నట్వాన నట్వాన్ ఛందో నట్వాన్ వయో వయో నట్వాన్ ఛందో నట్వాన్ వయ వయో నట్వాన్ నట్వాన్ వయ పంక్తి పంక్తిర్వయో నట్వాన్ నట్వాన్ వయ పంక్తి వయ పంక్తి పంక్తిర్వయో వయ పంక్తిశ్చంద పంక్తిర్వయో వయ పంక్తిశ్చంద పంక్తిశ్చందో భస్తో భస్తంద పంక్తి పంక్తిశ్చందో భస్త ఛందో భస్తో భస్తంద్రందో భస్తో వయో వయో భస్తంద్రందో భస్తో వయ వయో వయో భస్తో భస్తో వయో విబలం విబలం వయో భస్తో భస్తో వయో విబలం వయో విబలం విబలం వయో వయో విబలం ఛందో విబలం వయో వయో విబలం ఛందో విబలం విబలం ఛందో వృష్ణిర్వృష్ణిశ్చందో విబలం విబలం ఛందో వృష్ణి బాలామే బాలం ఛందో వృష్ణిర్వృష్ణిశ్చందో వృష్ణిర్వయో వయో వృష్ణిశ్చందో వృష్ణిర్వయ వృష్ణిర్వయో వయో వృష్ణిర్వృష్ణిర్వయో విశాలం విశాలం వయో వృష్ణిర్వృష్ణిర్వయో విశాలం వయో విశాలం విశాలం వయో వయో విశాలం ఛందో విశాలం వయో వయో విశాలం ఛంద విశాలం ఛందో విశాలం విశాలం ఛంద పురుష పురుషందో విశాలం విశాలం ఛంద పురుషాలం ఛంద పురుష పురుషంద పురుషో వయో వయ పురుషంద పురుషో వయ పురుషో వయో వయ పురుష పురుషో వయస్తంద్రం తంద్రం వయ పురుష పురుషో వయస్తంద్రం వయస్తంద్రం తంద్రం వయో వయస్తంద్రం ఛందస్ఛంద తంద్రం వయో వయస్తంద్రం ఛంద ఛందస్ఛందంద్రం తంద్రం ఛందో వ్యాఘ్రో వ్యాఘ్రంద్రం తంద్రం ఛందో వ్యాఘ్ర ఛందో వ్యాఘ్రో వ్యాఘ్రంద్రందో వ్యాఘ్రో వయో వయో వ్యాఘ్రంద్రందో వ్యాఘ్రో వయ వ్యాఘ్రో వయో వయో వ్యాఘ్రో వ్యాఘ్రో వయో నాధృష్టమనాధృష్టం వయో వ్యాఘ్రో వ్యాఘ్రో వయో నాధృష్టం వయో నాధృష్టమనాధృష్టం వయో వయో నాధృష్టం ఛందో నాధృష్టం వయో వయో నాధృష్టం ఛందృష్టం ఛందో నాధృష్టమనాధృష్టం ఛందస్త్రిగుంహస్త్రిగుంహందో నాధృష్టమనాధృష్టం ఛందస్త్రిగుంహానాధృష్టమిత్యనాధృష్టంస్త్రిగుంహస్త్రిగుంహశ్చందస్ఛందస్త్రిగుంహో విష్ణంభో విష్ణంభశ్చందరిశ్చందో విష్ణంభో విష్ణంభో విష్ణంభశ్చందో విష్ణంభో విష్ణంభో విష్ణంభో వయో వయో విష్ణంభో విష్ణంభో వయోధిపతిరధిపతిర్వయో విష్ణంభో విష్ణంభో వయోధిపతి వయోధిపతిరధిపతిర్వయో వయోధిపతిశ్చందోధిపతిర్వయో క్షత్రం వయో వయ క్షత్రం క్షత్రం వయోమయం దమ్మయం దమ్మయ క్షత్రం క్షత్రం వయోమయం దమ్ వయోమయం దమ్మయం దమ్మయో వయోమయం ఛందోమయం దమ్మయో వయోమయం ఛంద మయం ఛందోమయం దమ్మయం ఛందో విశ్వకర్మ విశ్వకర్మ ఛందోమయం దమ్మయం ఛందో విశ్వకర్మ విశ్వకర్మ విశ్వకర్మ ఛందో విశ్వకర్మ వయో వయో విశ్వకర్మ ఛందో విశ్వకర్మ వయ విశ్వకర్మ వయో వయో విశ్వకర్మ విశ్వకర్మ వయ పరమేష్ఠి పరమేష్ఠి వయో విశ్వకర్మ విశ్వకర్మ వయ పరమేష్ఠి విశ్వకర్మే విశ్వకర్మ వయ పరమే పరమేష్ఠీవ యోగయ పరమేష్ఠీ ఛందశ్చంద పరమేష్ఠీవ యోగయ పరమేష్ఠీ ఛందీ ఛందశ్చంద పరమేష్ఠీ పరమేష్ఠీ ఛందో మూర్ధామూర్ధ ఛంద పరమేష్ఠీ పరమేష్ఠీ ఛందో మూర్ధ ఛందో మూర్ధ మూర్ధ ఛందశ్చందో మూర్ధావ యోగయో మూర్ధ ఛందశ్చందో మూర్ధావయ యోగయో మూర్ధ మూర్ధావయ ప్రజాపతి ప్రజాపతిర్వయో మూర్ధ మూర్ధావయ ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతిర్వయోగయ ప్రజాపతి ఛందశ్చంద ప్రజాపతిర్వయోగయ ప్రజాపతి ఛంద ఛంద ప్రజాపతి ప్రజాపతి ఛంద ప్రజాపతి ప్రజాపతి ఛంద ఇంద్రా ఆగ్ని అవ్యతమానామిష్టకామిష్టకామవ్యతమానామిష్టకాంద్రగుంహతంద్రగుంహతమిష్టకామవ్యతమానామిష్టకాంద్రగుంహతంద్రగుంహతంద్రగుంహతమిష్టకామిష్టకాంద్రగుంహతం పృథివీ అంతరిక్షం చ అంతరిక్షం ద్రగోహ అంతరిక్షం ద్రగోహ అంతరిక్షం ద్రగోహ అంతరిక్షం ద్రగోహ అంతరిక్షం ద్రగోహ అంతరిక్షం ద్రగోహ అంతరిక్షం ద్రగోహ అంతరిక్షం ద్రగోహ అంతరిక్షం ద్రగోహ అంతరిక్షం ద్రగోహ అంతరిక్షం ద్రగోహ అంతరిక్షం ద్రగోహ అంతరిక్షం ద్రగోహ అంతరిక్షం ద్రగోహ అంతరిక్షం ద్రగోహ అంతరిక్షం ద్రగోహ అంతరిక్షం ద్రగోహ అంతరిక్షం ద్రగోహ అంతరిక్షం ద్రగోహ అంతరిక్షం ద్రగోహ అంతరిక్షం ద్రగోహ అంతరిక్షం ద్రగోహ బృహతి బృహతీది గాయురాయుర్దిగ్బృహతి బృహతీది గాయుః ఆయుర్దిగ్దిగాయుర్మే పాహి పాహి మా ఆయురాజుర్మే పాహి పాహి మే పాహి ప్రాణం పాహి ప్రాణం ప్రాణం పాహి పాహి ప్రాణం మే మే ప్రాణం పాహి పాహి ప్రాణం మే మే ప్రాణం ప్రాణం మే పాహి పాహి మే ప్రాణం ప్రాణం మే పాహి ప్రాణమితి ప్రాణం మే పాహి పాహి మే బాహ్య బాణమ బాణం పాహి బాహ్య బాణం మే మే అపానం పాహి బాహ్య బాణం మే మే అపానమ పానం మే పాహి పాహి మే అపానమ పానం మే పాహి అపానమిత్యపానం మే పాహి పాహి మే మే పాహి వ్యానం వ్యానం పాహి మే మే పాహి వ్యానం పాహి వ్యానం వ్యానం పాహి పాహి వ్యానం మే మే వ్యానం పాహి పాహి వ్యానం మే వ్యానం మే మే వ్యానం వ్యానం మే పాహి పాహి మే వ్యానం వ్యానం మే పాహి వ్యానమితి వ్యానం మే పాహి పాహి మే మే పాహి చక్షః పాహి మే మే పాహి చక్షః పాహి చక్షః చక్షః పాహి పాహి చక్షర్ మే మే చక్షః పాహి పాహి చక్షర్ మే చక్షర్ మే మే చక్షః చక్షర్ మే పాహి పాహి మే చక్షః చక్షర్ మే పాహి మే పాహి పాహి మే మే పాహి శ్రోత్రగు శ్రోత్రం పాహి మే మే పాహి శ్రోత్రం పాహి శ్రోత్రగు శ్రోత్రం పాహి పాహి శ్రోత్రం మే మే శ్రోత్రం పాహి పాహి శ్రోత్రం మే శ్రోత్రం మే మే శ్రోత్రగు శ్రోత్రం మే పాహి పాహి మే శ్రోత్రగు శ్రోత్రం మే పాహి మే పాహి పాహి మే మే పాహి మనోమన పాహి మే మే పాహి మన పాహి మనోమన పాహి పాహి మనో మే మే మన పాహి పాహి మనో మే మే మే మనోమనో మే జిన్వ జిన్వ మే మనోమనో మే జిన్వ మే జిన్వ జిన్వ మే మే జిన్వ వాచం వాచం జిన్వ మే మే జిన్వ వాచం జిన్వ వాచం వాచం జిన్వ జిన్వ వాచం మే మే వాచం జిన్వ జిన్వ వాచం మే వాచం మే మే వాచం వాచం మే పిన్వ పిన్వ మే వాచం వాచం మే పిన్వ పిన్వ మే మే పిన్వాత్మానమాత్మానం పిన్వ మే మే పిన్వాత్మానం పిన్వాత్మానమాత్మానం పిన్వ పిన్వాత్మానం మేమ ఆత్మానం పిన్వ పిన్వాత్మానం మే ఆత్మానం మేమ ఆత్మానమాత్మానం మే పాహి పాహి ఆత్మానమాత్మానం మే పాహి మే పాహి పాహి మే మే పాహి జ్యోతి జ్యోతి పాహి మే మే పాహి జ్యోతి పాహి జ్యోతి జ్యోతి పాహి పాహి జ్యోతి మే మే జ్యోతి పాహి పాహి జ్యోతి మే జ్యోతి మే మే జ్యోతి జ్యోతి మే ఛేచ్ఛ మే జ్యోతి జ్యోతి మే ఛేచ్ఛ మే మే ఛేతి ఛంద ప్రమాఛంద ప్రమా ప్రమాఛంద ఛంద ప్రమాఛంద ఛంద ప్రమాఛంద ఛంద ప్రమాఛంద ప్రమాఛంద ఛంద ప్రమా ప్రమాఛంద ప్రతిమా ప్రతిమాఛంద ప్రమా ప్రమాఛంద ప్రతిమా ప్రమేతి ప్రమా ప్రతిమా ప్రతిమాఛంద ఛంద ప్రతిమాఛంద ఛంద ప్రతిమాఛంద ఛంద ప్రతిమాఛంద ప్రతిమాఛంద ఛంద ప్రతిమా ప్రతిమాఛందో శ్రీవిర శ్రీవిఛంద ప్రతిమా ప్రతిమాఛందో శ్రీవిమేతి శ్రీవిర శ్రీవిశ్చంద ఛందో శ్రీవిశ్చంద ఛందో శ్రీవిశ్చంద ఛందో శ్రీవిశ్చంద శ్రీవిశ్చంద ఛందో శ్రీవిర శ్రీవిశ్చంద పంక్తి పంక్తిశ్చందో శ్రీవిర శ్రీవిశ్చంద పంక్తి ఛంద పంక్తి పంక్తిశ్చంద ఛంద పంక్తిశ్చంద ఛంద పంక్తిశ్చంద ఛంద పంక్తిశ్చంద పంక్తిశ్చంద ఛంద పంక్తి పంక్తిశ్చంద ఉష్ణిహోష్ణిహా ఛంద పంక్తి పంక్తిశ్చంద ఉష్ణిహా ఛంద ఉష్ణిహోష్ణిహా ఛంద ఉష్ణిహా ఛంద ఛంద ఉష్ణిహా ఛంద ఛంద ఉష్ణిహా ఛంద ఛంద ఉష్ణిహోష్ణిహా ఛందో బృహతి బృహతి ఛంద ఉష్ణిహోష్ణిహా ఛందో బృహతి ఛందో బృహతి బృహతి ఛంద ఛందో బృహతి ఛంద ఛందో బృహతి ఛంద ఛందో బృహతి ఛంద ఛంద ఛందో బృహతి బృహతి ఛందో నుష్టుప నుష్టుప్ ఛందో బృహతి బృహతి ఛందో నుష్టుప్ ఛందో నుష్టుప నుష్టుప్ ఛంద ఛందో నుష్టుప్ ఛంద ఛందో నుష్టుప్ ఛంద ఛందో నుష్టుప్ ఛంద ఛంద ఛందో నుష్టుప నుష్టుప్ ఛందో విరాట్ విరాట్ ఛందో నుష్టుప విరాట్ ఛంద ఛందో విరాట్ విరాట్ ఛందో గాయత్రీ గాయత్రీ ఛందో విరాట్ విరాట్ ఛందో గాయత్రీ విరాడితి విరాడ్ గాయత్రీ గాయత్రీ ఛంద ఛందో గాయత్రీ ఛంద ఛందో గాయత్రీ ఛంద ఛందో గాయత్రీ ఛంద గాయత్రీ ఛంద ఛందో గాయత్రీ గాయత్రీ ఛంద తృష్ణ తృష్ణ ఛందో గాయత్రీ గాయత్రీ ఛంద ఛంద త్రిష్టు త్రిష్టు ఛంద ఛంద త్రిష్టు ఛంద ఛంద త్రిష్టు ఛంద ఛంద త్రిష్టు ఛంద ఛంద ఛంద త్రిష్టు త్రిష్టు ఛందో జగతి జగతి ఛంద త్రిష్టు త్రిష్టు ఛందో జగతి ఛందో జగతి జగతి ఛంద ఛందో జగతి ఛంద ఛందో జగతి ఛంద ఛందో జగతి ఛంద జగతి ఛంద ఛందో జగతి జగతి ఛంద పృథివీ పృథివీ ఛందో జగతి జగతి ఛంద పృథివీ ఛంద పృథివీ పృథివీ ఛంద ఛంద పృథివీ ఛంద ఛంద పృథివీ ఛంద ఛంద పృథివీ ఛంద ఛంద ఛంద పృథివీ పృథివీ ఛందో అంతరిక్షమంతరిక్షం ఛంద పృథివీ పృథివీ పృథివీ ఛందోంతరిక్షం ఛందోంతరిక్షమంతరిక్షం ఛందశ్చందోంతరిక్షం ఛందశ్చందోంతరిక్షం ఛందశ్చందోంతరిక్షం దేవతేంద్ర ఇంద్రో దేవత దేవతేంద్రో దేవతేంద్రో దేవతేంద్రో దేవ దేవతేంద్ర ఇంద్రో దేవత వరుణో వరుణో దేవతేంద్ర ఇంద్రో దేవత వరుణ దేవత వరుణో వరుణో దేవత దేవత వరుణో దేవత దేవత వరుణో దేవత దేవత వరుణో దేవత దేవత దేవత వరుణో వరుణో దేవత మూర్ధ మూర్ధ దేవత వరుణో వరుణో దేవత మూర్ధ దేవత మూర్ధ మూర్ధ దేవత దేవత మూర్ధాస్య మూర్ధ దేవత దేవత మూర్ధాసి మూర్ధాస్య మూర్ధ మూర్ధాసి రాడ్రాడసి మూర్ధ మూర్ధాసి రాడ్రాడస్య శిరాధ్రువ ధ్రువ రాడస్య శిరాధ్రువ ధ్రువ ధ్రువ రాడ్రాడ్రువాస్య ధ్రువ రాడ్రాడ్రువాసి ధ్రువాస్య ధ్రువ ధ్రువాసి ధరుణ ధరుణాసి ధ్రువ ధ్రువాసి ధరుణ ధరుణ ధరుణాస్యసి ధరుణ యంత్రీ యంత్రీ ధరుణాస్యసి ధరుణ యంత్రీ ధరుణ యంత్రీ యంత్రీ ధరుణ ధరుణ యంత్రియస్యసి యంత్రీ ధరుణ ధరుణ యంత్రియసి యంత్రియస్యసి యంత్రీ యంత్రియసి యమిత్రీ యమిత్రియసి యంత్రీ యంత్రియసి యమిత్రీ యమిత్రీ యమిత్రియస్యసి యమిత్రీష ఇషే యమిత్రియస్యసి యమిత్రీషే యమిత్రీష ఇషే యమిత్రీ యమిత్రీషే త్వా త్వేషే యమిత్రీ యమిత్రీషే త్వా త్వేష ఇషే త్వోర్జ ఊర్జే త్వేష ఇషే త్వోర్జే ఊర్జ ఊర్జే త్వా త్వోర్జే త్వా త్వోర్జే త్వా త్వోర్జే త్వా ఊర్జే త్వా త్వోర్జ ఊర్జేత్త కృషి కృషి త్వోర్జ ఊర్జేత్త కృషి త్వాకృషే కృషే త్వా త్వాకృషే త్వా త్వాకృషే త్వా త్వాకృషే త్వా త్వాకృషి కృషి త్వాక్షేమాయ క్షేమాయ కృషి కృషి త్వాక్షేమాయ క్షేమాయ క్షేమాయ త్వాక్షేమాయ త్వాక్షేమాయ త్వాక్షేమాయ క్షేమాయ త్వాక్షేమాయ క్షేమాయ తాయింద్రియంద్రీ త్వాక్షేమాయ క్షేమాయ తాయింద్రీ తాయింద్రియంద్రీ త్వాయంద్రీ రాడ్రాడ్యంద్రీ త్వాయంద్రీ రాయింద్రీ రాడ్రాడ్యంద్రీ ఇంద్రీ రాధ్రువ ధ్రువ రాడ్యంద్రీ ఇంద్రీ రాధ్రువ రాధ్రువ ధ్రువ రాడ్రాడ్రువాస్య ధ్రువ రాడ్రాడ్రువాసి ధ్రువాస్య ధ్రువ ధ్రువాసి ధరణి ధరణ్యసి ధ్రువ ధ్రువాసి ధరణి ధరణి ధరణ్యస్యసి ధరణి ధర్త్రి ధర్త్రి ధరణ్యస్యసి ధరణి ధర్త్రి ధరణి ధర్త్రి ధర్త్రి ధరణి ధరణి ధర్త్రియస్యసి ధర్త్రి ధరణి ధరణి ధర్త్రియసి ధర్త్రియస్యసి ధర్త్రి ధర్త్రియసి ధరిత్రి ధరిత్రియసి ధర్త్రి ధర్త్రియసి ధరిత్రి ధరిత్రి ధరిత్రియస్యసి ధరిత్ర్యాయుష ఆయుషే ధరిత్రియస్యసి ధరిత్ర్యాయుషే ధరిత్ర్యాయుష ఆయుషే ధరిత్రి ధరిత్ర్యాయుషే త్వాత్వాయుషే ధరిత్రి ధరిత్ర్యాయుషే త్వాయుషే త్వాత్వాయుష ఆయుషే త్వావర్చసే వర్చసే త్వాయుష ఆయుషే త్వావర్చసే వర్చసే వర్చసే త్వావర్చసే త్వావర్చసే త్వావర్చసే త్వాయుషే త్వావర్చసే వర్చసే త్వౌజస ఓజసే త్వావర్చసే వర్చసే త్వౌజసే ఓజస ఓజసే త్వాత్వౌజసే త్వాత్వౌజసే త్వాత్వౌజసే త్వాజసే త్వాత్వౌజస ఓజసే త్వాబలాయ బలాయ త్వౌజస ఓజసే త్వాబలాయ బలాయ బలాయ త్వాత్వాబలాయ త్వాత్వాబలాయ త్వాత్వాబలాయ త్వాత్వాబలాయ బలాయ త్వాయోజి త్వా త్రివృద్ధాశురాశుస్త్రివృద్ధాంతభాంతస్త్రివృద్ధాశురాశుస్త్రివృద్ధాంతస్త్రివృత్రవృద్ధాంత పంచదశ పంచదశో భాంతస్త్రివృత్రవృద్ధాంత పంచదశ త్రివృదితి త్రివృత్ భాంతః పంచదశ పంచదశో భాంతో భాంతః పంచదశో వ్యోమ వ్యోమ పంచదశో భాంతో భాంతః పంచదశో వ్యోమ వ్యోమ వ్యోమ పంచదశ పంచదశో వ్యోమ సప్తదశ సప్తదశో వ్యోమ పంచదశ పంచదశో వ్యోమ సప్తదశ పంచదశ ఇది పంచదశ వ్యోమ సప్తదశ సప్తదశో వ్యోమ వ్యోమ సప్తదశ ప్రదూర్తి ప్రదూర్తి సప్తదశో వ్యోమ వ్యోమ సప్తదశ ప్రదూర్తి యోమేతి వి ఓమా ప్రదూర్తి ప్రదూర్తి సప్తదశ సప్తదశ ప్రదూర్తిరష్టాదశోష్టాదశ ప్రదూర్తి సప్తదశ సప్తదశ ప్రదూర్తిరష్టాదశ సప్తదశ ఇది సప్తదశ ప్రదూర్తిరష్టాదశోష్టాదశ ప్రదూర్తి ప్రదూర్తిరష్టాదశ తపస్తవోష్టాదశ ప్రదూర్తి ప్రదూర్తిరష్టాదశస్తమస్తవోష్టాదశోష్టాదశస్తపో నవదశో నవదశస్తపోష్టాదశోష్టాదశస్తపో నవదశ అష్టాద విభక్తో విభక్తో స్థాయి ఇది వివర్త అష్టాచత్వారిపుంశో ధర్తో ధర్తోష్టాచత్వారిపుంశోష్టాచత్వారిపుంశో ధర్తృష్టోమశ్చతుష్టోమో ధర్తృష్టాచత్వారిపుంశోష్టాచత్వారిపుంశో ధర్తృష్టోమశ్చతుష్టోమాష్టాచత్వారిపుంశ ఇత్యష్టాచత్వారిపుంశర్తృష్టోమశ్చతుష్టోమో ధర్తో ధర్తృష్టోమోమ ఇది చతుమ అగ్నేర్భావో భాగోర్భాగోర్భాగోసి భాగో భాగోసి దీక్షాయా దీక్షాయా అసి భాగో భాగోసి దీక్షాయా దీక్షాయా దీక్షాయా అస్యసి దీక్షాయా ఆధిపత్యమాధిపత్యం దీక్షాయా అస్యసి దీక్షాయా ఆధిపత్యం దీక్షాయా ఆధిపత్యమాధిపత్యం దీక్షాయా దీక్షాయా ఆధిపత్యం బ్రహ్మ బ్రహ్మాధిపత్యం దీక్షాయా దీక్షాయా ఆధిపత్యం బ్రహ్మాధిపత్యం బ్రహ్మ బ్రహ్మాధిపత్యమాధిపత్యం బ్రహ్మ స్మృతగ్వస్మృతం బ్రహ్మాధిపత్యమాధిపత్యం బ్రహ్మ స్మృతమాధిపత్యమిత్యాధిపత్యం బ్రహ్మస్మృతగ్వస్మృతం బ్రహ్మ బ్రహ్మ స్మృతం త్రివృత్ స్మృతం బ్రహ్మ బ్రహ్మ స్మృతం త్రివృత్ స్మృతగ్వస్మృతం త్రివృత్ స్తోమ స్తోమస్త్రివృత్ స్తోమ ఇంద్రస్య ఇంద్రస్య స్తోమ స్తోమ ఇంద్రస్య భాగో భాగ ఇంద్రస్య స్తోమ స్తోమ ఇంద్రస్య భాగ ఇంద్రస్య భాగో భాగ ఇంద్రస్యేంద్రస్య భాగోస్తి భాగ ఇంద్రస్యేంద్రస్య భాగోసి భాగోస్తి భాగో భాగోసి విష్ణోర్విష్ణోరసి భాగో భాగోసి విష్ణో విష్ణోర్విష్ణోరస్య విష్ణోరాధిపత్యమాధిపత్యం విష్ణోరస్య విష్ణోరాధిపత్యం విష్ణోరాధిపత్యమాధిపత్యం విష్ణోర్విష్ణోరాధిపత్యం క్షత్రం క్షత్రమాధిపత్యం విష్ణోర్విష్ణోరాధిపత్యం క్షత్రం ఆధిపత్యం క్షత్రం క్షత్రమాధిపత్యమాధిపత్యం క్షత్రగ్స్ఫృతగ్స్ఫృతం క్షత్రమాధిపత్యమాధిపత్యం క్షత్రగ్స్ఫృతం ఆధిపత్యమిత్యాధిపత్యం శంలంగస్ఫృతగ్స్ఫృతం క్షత్రం క్షత్రగ్స్ఫృతం పంచదశ పంచదశ స్ఫృతం క్షత్రం క్షత్రగ్స్ఫృతం పంచదశ పంచదశ స్ఫృతగ్స్ఫృతం పంచదశ స్తోమ స్తోమ పంచదశ స్ఫృతగ్స్ఫృతం పంచదశ స్తోమ పంచదశ స్తోమ స్తోమ పంచదశ పంచదశ స్తోమ రుచక్షసాం రుచక్షసామిస్తోమ పంచదశ పంచదశ స్తోమ పంచదశ ఇది పంచ దశ స్తోమృక్షసా నృజక్షసాగస్తోమ స్తోమృక్షసాం భాగో భాగో నృజక్షసాగస్తోమ స్తోమృక్షసాం భాగ నృజక్షసాం భాగో భాగో నృజక్షసాం నృజక్షసాం భాగో స్త్రి భాగో నృజక్షసాం నృజక్షసాం భాగో నృజక్షసామితి నృజక్షసాగో స్త్రి భాగో భాగో ధాతుర్ధాతురసి భాగో భాగో ధాతు ధాతుర్ధాతురస్తి ధాతురాధిపత్యమాధిపత్యం ధాతురస్తి ధాతురాధిపత్యం ధాతురాధిపత్యమాధిపత్యం ధాతుర్ధాతురాధిపత్యం జలిత్రం జలిత్రమాధిపత్యం ధాతుర్ధాతురాధిపత్యం జలిత్రం ఆధిపత్యం జలిత్రం జలిత్రమాధిపత్యమాధిపత్యం జలిత్రగ్గస్ఫృతగ్గస్ఫృతం జలిత్రమాధిపత్యమాధిపత్యం జలిత్రగ్గస్ఫృతం ఆధిపత్యమిత్యాధిపత్యం జలిత్రగ్గస్ఫృతగ్గస్ఫృతం జలిత్రం జలిత్రగ్గస్ఫృతగం సప్తదశ సప్తదశ స్ఫృతం జలిత్రం జలిత్రగ్గస్ఫృతగం సప్తదశ సప్తదశ సప్తదశ స్ఫృతగ్గస్ఫృతగం సప్తదశ స్తోమ స్తోమ సప్తదశ స్ఫృతగ్గస్ఫృతగం సప్తదశ స్తోమ స్తోమ స్తోమ సప్తదశ సప్తదశ స్తోమో మిత్రస్య మిత్రస్య స్తోమ సప్తదశ సప్తదశ స్తోమో మిత్రస్య సప్తదశ ఇది సప్తదశ స్తోమ మిత్రస్య మిత్రస్య స్తోమ స్తోమో మిత్రస్య భాగో భాగో మిత్రస్య స్తోమ స్తోమో మిత్రస్య భాగ మిత్రస్య భాగో భాగో మిత్రస్య మిత్రస్య భాగో భాగో మిత్రస్య మిత్రస్య భాగో భాగో శ్రీ భాగో భాగో వరుణస్య వరుణస్యాది భాగో భాగో వరుణస్య వరుణస్య వరుణస్యాస్తి వరుణస్యాధిపత్యమాధిపత్యం వరుణస్యాస్తి వరుణస్యాధిపత్యం వరుణస్యాధిపత్యమాధిపత్యం వరుణస్య వరుణస్యాధిపత్యం దివో దివ ఆధిపత్యం వరుణస్య వరుణస్యాధిపత్యం దివ ఆధిపత్యం దివో దివ ఆధిపత్యమాధిపత్యం దివో వృష్టిర్వృష్టిర్దివ ఆధిపత్యమాధిపత్యం దివో వృష్టి ఆధిపత్యమిత్యాధిపత్యం దివో వృష్టిర్వృష్టిర్దివో దివో వృష్టిర్వాతా వాత వృష్టిర్దివో దివో వృష్టిర్వాతర్వాత వాత వృష్టిర్వృష్టిర్వాత స్పృతా ఏక విఘోష ఏక విఘోష స్పృతా వాతా వాత స్పృతా ఏక విఘోష ఏక విఘోష ఏక విఘోష స్పృతా స్పృతా ఏక విఘోష స్తోమ స్తోమ ఏక విఘోష స్పృతా స్పృతా ఏక విఘోష స్తోమ ఏక విఘోష స్తోమ స్తోమ ఏక విఘోష స్తోమోదిత్యాదిత్యై స్తోమ ఏక విఘోష స్తోమోదిత్యై ఏక విఘోష ఇత్య విపుంశ్యై సోమస్తోమోదిత్యై భాగో భాగోదిత్యై సోమస్తోమోదిత్యై భాగై భాగో భాగోదిత్యాదిత్యై భాగోస్తి భాగోదిత్యాదిత్యై భాగోసి భాగోస్తి భాగో భాగోది పూష్ణ పూష్ణోసి భాగో భాగోది పూష్ణ పూష్ణ పూష్ణోస్తి పూష్ణ ఆధిపత్యమాధిపత్యం పూష్ణోస్తి పూష్ణ ఆధిపత్యం పూష్ణ ఆధిపత్యమాధిపత్యం పూష్ణ పూష్ణ ఆధిపత్యమోజ ఓజ ఆధిపత్యం పూష్ణ పూష్ణ ఆధిపత్యమోజ ఆధిపత్యమోజ ఓజ ఆధిపత్యమాధిపత్యమోజ స్పృతగ్ స్పృతమోజ ఆధిపత్యమాధిపత్యమోజ స్పృతం మోజపత్యమిత్యాధిపత్యం మోజ స్పృతగ్ స్పృతమోజ ఓజ స్పృతంత్రణవస్తృణవస్పృతమోజ ఓజ స్పృతంత్రణవ స్పృతంత్రణవస్తృణవస్పృతగ్ స్పృతంత్రణవస్తోమస్తోమస్తృణవస్పృతగ్ స్పృతంత్రణవస్తోమస్తోమస్తృణవస్తృణవస్తోమో వసూనాం రుద్రాణామాధిపత్యం చతుష్పాచ్చతుష్పాదాధిపత్యకో రుద్రాణాగో రుద్రాణామాధిపత్యం చతుష్పాధిపత్యం చతుష్పాచ్చతుష్పాదాధిపత్యమాధిపత్యం చతుష్పాత్ స్పృతగ్రస్పదం చతుష్పాదాధిపత్యమాధిపత్యం చతుష్పాత్ స్పృతమాధిపత్యమిత్యాధిపత్యం చతుష్పాత్ స్పృతగ్రస్పదం చతుష్పాచ్చతుష్పాత్ స్పృతం చతుర్విఘోషశ్చతుర్విఘోష స్పృతం చతుష్పాత్ చతుష్పాత్ స్పృతం చతుర్విఘోష చతుష్పాదితి చతుర్విఘోషశ్చతుర్విఘోష స్పృతగ్ స్పృతం చతుర్విఘోష స్తోమ స్తోమశ్చతుర్విఘోష స్పృతగ్ స్పృతం చతుర్విఘోష స్తోమ చతుర్విఘోష స్తోమ స్తోమశ్చతుర్విఘోషశ్చతుర్విఘోష స్తోమ ఆదిత్యానామాదిత్యానాగస్తోమశ్చతుర్విఘోషశ్చతుర్విఘోష స్తోమ ఆదిత్యానాఘోష ఇది చతుర్విఘోష స్తోమ ఆదిత్యానామాదిత్యానాగస్తోమ స్తోమ ఆదిత్యానాం భాగో భాగ ఆదిత్యానాగస్తోమ స్తోమ ఆదిత్యానాం భాగ ఆదిత్యానాం భాగో భాగ ఆదిత్యానామాదిత్యానాం భాగోస్తి భాగ ఆదిత్యానామాదిత్యానాం భాగోసి భాగోస్తి భాగో భాగోసి మరుతాం మరుతామితి భాగో భాగోసి మరుతాం మరుతామస్తి మరుతామాధిపత్యమాధిపత్యం మరుతామస్తి మరుతామాధిపత్యం మరుతామాధిపత్యమాధిపత్యం మరుతాం మరుతామాధిపత్యం గర్భాగర్భ ఆధిపత్యం మరుతాం మరుతామాధిపత్యం గర్భ ఆధిపత్యం గర్భ గర్భ ఆధిపత్యమాధిపత్యం గర్భ స్పృతా స్పృతా గర్భ ఆధిపత్యమాధిపత్యం గర్భ స్పృతా ఆధిపత్యమిత్యాధిపత్యం గర్భ స్పృతా స్పృతా గర్భ గర్భ స్పృతా పంచవిఘోష స్పృతా గర్భ గర్భ స్పృతా పంచవిఘోష పంచవిఘోష పంచవిఘోష స్పృతా స్పృతా పంచవిఘోష స్తోమ స్తోమ పంచవిఘోష స్పృతా స్పృతా పంచవిఘోష స్తోమ విఘోష స్తోమ స్తోమ పంచవిఘోష పంచవిఘోష స్తోమో దేవస్య దేవస్య స్తోమ పంచవిఘోష పంచవిఘోష స్తోమో దేవస్య పంచవిఘోష ఇది పంచ విఘోష స్తోమో దేవస్య దేవస్య స్తోమ స్తోమో దేవస్య సవితుర్దేవస్య స్తోమ స్తోమో దేవస్య సవితు దేవస్య సవితుస్ సవితుర్దేవస్య దేవస్య సవితుర్భాగో భాగస్ సవితుర్దేవస్య దేవస్య సవితుర్భాగ సవితుర్భాగో భాగస్ సవితుస్ సవితుర్భాగోస్య విభాగస్ సవితుస్ సవితుర్భాగోసి భాగో భాగోసి బృహస్పతేర్ బృహస్పతేరసి భాగో భాగోసి బృహస్పతే బృహస్పతేర్ బృహస్పతేరస్య బృహస్పతేరాధిపత్యమాధిపత్యం బృహస్పతేరస్య బృహస్పతేరాధిపత్యం బృహస్పతేరాధిపత్యమాధిపత్యం బృహస్పతేర్ బృహస్పతేరాధిపత్యకం సమీచీ సమీచేరాధిపత్యం బృహస్పతేర్ బృహస్పతేరాధిపత్యకం సమీచీపత్యకం సమీచీ సమీచేరాధిపత్యమాధిపత్యకం సమీచేర్దిశో దిశ సమీచేరాధిపత్యమాధిపత్యకం సమీచేర్దిశ ఆధిపత్యమిత్యాధిపత్యం సమీచేర్దిశో బ్రహ్మణో బ్రహ్మణో సృజ్యత బ్రహ్మ సృజ్యత బ్రహ్మణో బ్రహ్మణో సృజ్యత సృజ్యత బ్రహ్మణస్పతిష్పతిర్బ్రహ్మణో సృజ్యత సృజ్యత బ్రహ్మణస్పతి బ్రహ్మణస్పతిష్పతిర్బ్రహ్మణో బ్రహ్మణస్పతిరధిపతిరధిపతిష్పతిర్బ్రహ్మణో బ్రహ్మణస్పతిరధిపతి పంచభి పంచభిరాసీదాసీత్ పంచభిరస్తువతాస్తువత పంచభిరాసీదాసీత్ పంచభిరస్తువత పంచభిరస్తువతాస్తువత పంచభి పంచభిరస్తువత భూతాని భూతాన్యస్తువత పంచభి పంచభిరస్తువత భూతాని భూతాన్యస్తువతాస్తువత భూతాన్య సృజ్యంతా సృజ్యంత భూతాన్యస్తువతాస్తువత భూతాన్య సృజ్యంత భూతాన్య సృజ్యంత సృజ్యంత భూతాని భూతాన్య సృజ్యంత భూతానా భూతానాం భూతానామసృజ్యంత సృజ్యంత భూతానాం పతిష్పతిర్భూతానామసృజ్యంత సృజ్యంత భూతానాం పతి భూతానాం పతిష్పతిర్భూతానాం భూతానాం పతిరధిపతిరధిపతిష్పతిర్భూతానాధిపతిరధిపతిష్పతిష్పతిరధిపతిరాసీదాసీరధిపతిష్పతిష్పతిరధిపతిరాసీరధిపతిరాసీదాసీరధిపతిరాసీత్ సప్తభిస్తప్తభిరాసీదాసీత్ సృజ్యంతా సృజ్యంత సప్తర్షయోస్తువతాస్తువత సప్తర్షయో త్రయోదశభిరాసీదాసీత్ త్రయోదశభిరస్తువతాస్తువత్రయోదశభిరాసీదాసీత్ త్రయోదశభిరస్తువత త్రయోదశభిరస్తువతాస్తువత్రయోదశభిరస్తువతమాసా మాసా అస్తువతత్రయోదశభిస్త్రయోదశభిరస్తువతమాసా అస్తువతత్రయోదశభిస్త్రయోదశభిరస్తువతమాసా త్రయోదశభిరితిత్రయోదశ తమాసా మాసా అస్తువతాస్తువత మాసా అసృజ్యంతా సృజ్యంతా అసృజ్యంత మాస అసృజ్యంత సంవత్సర సంవత్సరో పశవో సృజ్యంత వరుణ నవ విగుంశత్యాసీదాసీన్నవ విగుంశత్యాస్తువతాస్తువత నవ విగుంశత్యాసీదాసీ జనిత్రేత్రయస్త్రయో జనిత్రేణ వగన్న వగజ్జనిత్రేత్రయః వగది పక్షౌ పక్షౌ యజ్ఞస్య యజ్ఞస్య పక్షావృషయ పక్షౌ యజ్ఞస్య పక్షావృషయ దృష్టుభం దృష్టుభం గాయత్రీం గాయత్రీం దృష్టుభం జగతీం జగతీం దృష్టుభం గాయత్రీం గాయత్రీం దృష్టుభం జగతీం జగతీం జగతీం దృష్టుభం దృష్టుభం జగదీమనుష్ఠభమనుష్ఠభం జగదీం దృష్టుభం దృష్టుభం జగదీమనుష్ఠభం జగదీమనుష్ఠభమనుష్ఠభం జగదీం జగదీమనుష్ఠభం బృహత్ బృహదనుష్ఠభం జగదీం జగదీమనుష్ఠభం బృహత్ నుష్ఠభం బృహద్ బృహదనుష్ఠభమనుష్ఠభం బృహదర్కమర్కం బృహదనుష్ఠభమనుష్ఠభం బృహదర్కం అనుష్ఠభమిత్యనుస్తుభం బృహదర్కమర్కం బృహద్ బృహదర్కయ్యుంజానాయుంజానా అర్కం బృహద్ బృహదర్కయ్యుంజానాయుంజానా అర్కమర్కయ్యుంజానా శుభస్వర్యుంజానా అర్కమర్కయ్యుంజానా శుభాస్తు వస్తువర్యుంజానాయుంజానాస్తు వరాభరన్నభరన్నాభరన్నిదమిదమభరన్నాభరన్నిదమిదమిదమభరన్నభరన్నిదమిదమితీదం పంచభిర్ధాతా ధాతా పంచభ్యః పంచభిర్ధాతా వివిధాతా పంచభ్యః పంచభిర్ధాతా పంచభిరితి పంచ విధాతా ధాతా విదధౌ దధౌ విధాతా ధాతా విదధౌ విదధౌ దధౌ వివిదథా విదమిదం దధౌ వివిదథా విదం తథా విదమిదం దధౌ దధా విదం యద్యదిదం దధౌ దధా విదం యత్ విదం యద్యదిదమిదం యత్తాసాం తాసాం యదిదమిదం యత్తాసాం యత్తాసాం తాసాం యద్యత్తాసాగుస్వశ్రూస్వశ్రూస్తాసాం యద్యత్తాసాగుస్వశ్రూస్వశ్రూస్తాసాం తాసాగుస్వశ్రూ రజనయ ంచుయంతి ప్రయవేణ ప్రయవేణ యంచుయంతి ప్రయవేణ ప్రయవేణ ప్రయవేణ యంతియంతి ప్రయవేణ పంచ పంచ ప్రయవేణ ఇంద్రియంతి ప్రయవేణ పంచ ప్రయవేణ పంచ పంచ ప్రయవేణ ప్రయవేణ పంచ నానా పంచ ప్రయవేణ ప్రయవేణ పంచ నానా ప్రయవేణేతి ప్రయవేణ పంచ నానా పంచ పంచ నానా రూపాణి రూపాణి నానా పంచ పంచ నానా రూపాణి నానా రూపాణి రూపాణి నానా రూపాణి కృతవః కృతవో రూపాణి నానా రూపాణి కృతవః రూపాణి కృతవః కృతవో రూపాణి కృతవోవసానావసానా కృతవో రూపాణి కృతవోవసానాస్వసారస్వసారస్త్రిపుంశత్స్వసార ఉపయంతిస్వసార ఛందసః పరియంతి మధ్యే ఛందస ఇది మధ్యే ఛందస సహాయంద్రియంది పరిపరియంది భాస్వతీర్భాస్వతీర్యంది పరిపరియంది భాస్వతీ భాస్వతీర్భాస్వతీర్యంతియంది భాస్వతీ భాస్వతీరింది భాస్వతీ జ్యోతిష్మతి ప్రతి ప్రతి జ్యోతిష్మతి జ్యోతిష్మతి ప్రతి ముంచతే ముంచతే ప్రతి జ్యోతిష్మతి జ్యోతిష్మతి ప్రతి ముంచతే ముంచతే ముంచతే ప్రతి ప్రతి ముంచతే నభో నభో ముంచతే ప్రతి ప్రతి ముంచతే నభతే నభో నభో ముంచతే ముంచతే నభో రాత్రి రాత్రి నభో ముంచతే ముంచతే నభో రాత్రి నభో రాత్రి రాత్రి నభో నభో రాత్రి దేవి దేవి రాత్రి నభో నభో రాత్రి దేవి రాత్రి దేవి దేవి రాత్రి రాత్రి దేవి సూర్యస్య సూర్యస్య దేవి రాత్రి రాత్రి దేవి సూర్యస్య దేవి సూర్యస్య సూర్యస్య దేవి దేవి సూర్యస్య వ్రతాని వ్రతాని సూర్యస్య దేవి దేవి సూర్యస్య వ్రతాని సూర్యస్య వ్రతాని వ్రతాని సూర్యస్య సూర్యస్య వ్రతాని వ్రతాని వ్రతాని పశ్యంది పశ్యంది విని పశ్యంది వశవః వశవః పశ్యంది విని పశ్యంది వశవః పశ్యంది వశవః వశవః పశ్యంది పశ్యంది వశవో జాయమానా జాయమానా వశవః పశ్యంది పశ్యంది వశవో జాయమానా వశవో జాయమానా జాయమానా వశవః వశవో జాయమానా నానా రూప నానా రూప జాయమానా వశవః వశవో జాయమానా నానా రూప జాయమానా నానా రూప నానా రూప జాయమానా జాయమానా నానా రూప మాతృ మాతృ నానా రూప జాయమానా జాయమానా నానా రూప మాతృ నానా రూప మాతృ మాతృ నానా రూప నానా రూప మాతురస్యా అస్యా మాతృ నానా రూప నానా రూప మాతురస్యా నానా రూప ఇతి నానా మాతురస్యా అస్యా మాతృ మాతురస్యా ఉపస్థ ఉపస్థే అస్యా మాతృ మాతురస్యా ఉపస్థే ఉపస్థ ఉపస్థే అస్యా అస్యా ఉపస్థే తపసా తపసైకాష్టకైకాష్టకా తపసా తప్యమానా తప్యమానా తపసైకాష్టకైకాష్టకా తపసా తప్యమానా ఏకాష్టకేత్యేకా అష్టకా తప్యమానా తప్యమానా తపసా తపసా తప్యమానా జజాన జజాన తప్యమానా తపసా తపసా తప్యమానా జజాన తప్యమానా జజాన జజాన తప్యమానా తప్యమానా జజాన గర్భం గర్భం జజాన తప్యమానా తప్యమానా జజాన గర్భం జజాన గర్భం గర్భం జజాన జజాన గర్భం మహిమానం మహిమానం గర్భం జజాన జజాన గర్భం మహిమానం గర్భం మహిమానం మహిమానం గర్భం గర్భం మహిమానమింద్రమింద్రం మహిమానం గర్భం గర్భం మహిమానమింద్రం మహిమానమింద్రమింద్రం మహిమానం మహిమానమింద్రం ఇంద్రమితీంద్రం దస్యోంతేన తేన దస్యోను వివిధ స్యోంతేన తేన దస్యోను దస్యోను వివిధ స్యోందస్యోంజసహంత సహంత విధ స్యోందస్యోంజసహంత యసహంత సహంత వివ్యసహంత దేవాదేవాసహంత వివ్యసహంత దేవాహంత దేవా దేవా అసహంత సహంత దేవా హంత హంత దేవా అసహంత సహంత దేవాహంత దేవాహంత హంత దేవా దేవాహంత సురాణామసురాణా గోహంత దేవా దేవాహంత సురాణా హంత సురాణామ సురాణా గోహంత హంత సురాణామ భవద భవద సురాణా గోహంత హంత సురాణామ భవద సురాణామ భవద భవద సురాణామ సురాణామ భవచ్చతి భిష్యతి భిర భవద సురాణామ సురాణామ భవచ్చతి భిహి భవచ్చతి భిష్యతి భిర భవద భవచ్చతి భిహి శచి భిరితి శచి భిహి అనానుజామనుజామనుజామనానుజామనుజామనుజామ మాం మామనుజామనానుజామనానుజామనుజామ మానుజామిత్యనాను అనుజాం మాం మామనుజామనుజాం మామకర్తా కర్త మామనుజామనుజాం మామకర్తనుజామిత్యను మామకర్తా కర్త మాం మామకర్త సత్యగం సత్యమకర్త మాం మామకర్త సత్యం కర్త సత్యగం సత్యమకర్త కర్త సత్యం వదంతి వదంతి సత్యమకర్త కర్త సత్యం వదంతి సత్యం వదంతి వదంతి సత్యగం సత్యం వదంత్యం వను వదంతి సత్యగం సత్యం వదంత్యను వదంత్యన్ వను వదంతి వదంత్యన్విచ్ఛ ఇచ్చేను వదంతి వదంత్యన్విచ్ఛే అన్విచ్ఛ ఇచ్చే అన్వన్విచ్ఛ ఏతదేతదిచ్ఛే అన్వన్విచ్ఛ ఏతత్ ఏతదేతదిచ్ఛ ఇచ్ఛ ఏతత్ ఏతదిత్యేతత్ భూయా సమస్యాస్య భూయా సంభూయా సమస్య సుమతో సుమతావస్య భూయా సంభూయా సమస్య సుమతో అస్య సుమతో సుమతావస్యాస్య సుమతో యథా యథా సుమతావస్యాస్య సుమతో యథా సుమతో యథా యథా సుమతో సుమతో యథా యూయం యూయం యథా సుమతో సుమతో యథా యూయం సుమతావితి సూమతౌ యథా యూయం ప్రథమా గర్భో గర్భ ప్రథమా వ్యూషుషీ ప్యూషుషీ ప్రథమా గర్భో గర్భ ప్రథమా ప్యూషుషీ ప్యూషుషీ ప్రథమా ప్రథమా ప్యూషుష్యపామపాం ప్యూషుషీ ప్రథమా ప్రథమా ప్యూషుష్యపామపాం ప్యూషుషీ ప్యూషుష్యపామేకైకాపాం ప్యూషుషీ ప్యూషుష్యపామేకామేకైకాపామపామేకా మహిమానం మహిమానమేకాపామపామేకా మహిమానం మహిమానం విభర్తి మహిమానమేకైకా మహిమానం విభర్తి సూర్యస్యైకైకా సూర్యస్యైకా చరది చరత్యేకా సూర్యస్యైకా చరది నిష్కృతేషు ఉష ఉష ఆగా ఆగా ఆగా ఆగా పత్యూనాం పత్నీ పత్యుర్దూనామృదూనాం పత్నీ ప్రథమా ప్రథమా పత్యుర్దూనామృదూనాం పత్నీ ప్రథమా ప్రథమా ప్రథమా పత్నీ పత్నీ ప్రథమేయమియం ప్రథమా పత్నీ పత్నీ ప్రథమేయం ప్రథమేయమియం ప్రథమా ప్రథమేయమేయం ప్రథమా ప్రజానా సతీ సత్యేకైకా సతీ బహుధా బహుధా సత్యేకైకా సతీ బహుధా బహుధా బహుధా సతీ సతీ బహుదోష ఉషో బహుధా సతీ సతీ బహుదోష ఉషో బహుధా బహుదోషో వివ్యుషో బహుధా బహుధోషో విధేతి బహుధాషో వివ్యుష ఉషో వ్యుచ్చస్యుచ్చసి వ్యుష ఉషో వ్యుచ్చసి వ్యుచ్చస్యుచ్చసి వ్యుచ్చస్య దీర్ణాజీర్ణోచ్చసి వ్యుచ్చస్య దీర్ణోచ్చస్య దీర్ణాజీర్ణోచ్చస్యుచ్చస్య దీర్ణాత్వమజీర్ణోచ్చస్యుచ్చస్య దీర్ణాత్వం జీర్ణాత్వం పంజరయసి సర్వగో సర్వంజరయసి త్వం పంజరయసి సర్వం సర్వగో సర్వంజరయసి జరయసి సర్వమన్యదన్యత్ సర్వం జరయసి జరయసి సర్వమన్యత్ సర్వమన్యదన్యత్ సర్వగో సర్వమన్యత్ అన్యదిత్యన్యత్ జాతాన్ జాతానగ్నేగ్నే జాతాన్ ప్రప్రజాతానగ్నేగ్నే జాతాన్ ప్రజాతాన్ ప్రప్రజాతాన్ జాతాన్ ప్రణుదనుగ ప్రజాతాన్ జాతాన్ ప్రణుదా ప్రణుదనుగ ప్రప్రణుదానో నోనుగ ప్రప్రణుదానః ప్రతిపత్నాన్ ప్రత్యజాతాన్ ప్రతిపత్నాన్ ప్రత్యజాతాన్ ప్రతిపత్నాన్ ప్రత్యజాతాన్ ప్రతిపత్నాన్ ప్రత్యజాతాన్ ప్రతిపత్నాన్ ప్రత్యజాతాన్ ప్రతిపత్నాన్ ప్రత్యజాతాన్ ప్రతిపత్నాన్ ప్రత్యజాతాన్ ప్రతిపత్నాన్ ప్రత్యజాతాన్ ప్రతిపత్నాన్ ప్రత్యజాతాన్ ప్రతిపత్నాన్ ప్రత్యజాతాన్ ప్రతిపత్నాన్ ప్రత్యజాతాన్ ప్రతిపత్నాన్ ప్రత్యజాతాన్ ప్రతిపత్నాన్ ప్రత్యజాతాన్ ప్రతిపత్న సంయత్ విచ్ఛందో వియద్వియచ్ఛందో బృహత్ బృహచ్ఛందో వియద్వియచ్ఛందో బృహత్ వియదితి ఛందో బృహత్ బృహచ్ఛందో బృహచ్ఛందో బృహచ్ఛందో బృహచ్ఛందో బృహచ్ఛందో రథంతరగో రథంతరం ఛందశ్చందో రథంతరం ఛందశ్చందో రథంతరం ఛందశ్చందో రథంతరం ఛందో నికాయో నికాయందో విభో విభందో నికాయో నికాయందో విభందో విభో విభందో విభందో విభందో ఛందో విభో విభందో గిరో గిరందో విభో విభందో గిర విభ ఇది గిరందో గిరో గిరందో భ్రజో భ్రజందో గిరో గిరందో భ్రజందో భ్రజో భ్రజందో భ్రజందో భ్రజో భ్రజందో భ్రజందో ఛందో భ్రజో భ్రజందో నుష్టుందో నుష్టు ఛందో నుష్టు ఛందో నుష్టు ఛందో కావ్యం కావ్యం ఛందస్త్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్రికృత్ర

శోచిశ్రోతిస్తే దివో అగ్నే అగ్నే దివో నో దివో అగ్నే దివో అగ్నే అగ్నే దివో దివో అగ్నే పృథివ్యా పృథివ్యా అగ్నే దివో దివో అగ్నే పృథివ్యా పృథివ్యా పృథివ్యా అగ్నే అగ్నే పృథివ్యా విశ్వాయుర్విశ్వాయు పృథివ్యా అగ్నే అగ్నే పృథివ్యా విశ్వాయు పృథివ్యా విశ్వాయుర్విశ్వాయు పృథివ్యా పృథివ్యా విశ్వాయుర్ధేహి ధేహి విశ్వాయు పృథివ్యా పృథివ్యా విశ్వాయుర్ధేహి విశ్వాయుర్ధేహి ధేహి విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర్విశ్వాయుర దివిజాత ప్రశత్తం తత్త ప్రశత్తం దివిజాత దివిజాత ప్రశత్తం తత్ విజాతేతి దివి జాత ప్రశత్తం తత్త ప్రశత్తం ప్రశత్తం తదస్మాత్ స్మస్మాదు తత్ ప్రశత్తం ప్రశత్తం తదస్మాసు ప్రశస్తమిది ప్రాశస్తం తదస్మాత్ స్మస్మాదు తత్తదస్మాదు ద్రవిణం ద్రవిణమస్మాదు తత్తదస్మాదు ద్రవిణం అస్మాదు ద్రవిణం ద్రవిణమస్మాత్ స్మస్మాదు ద్రవిణం దేహి దేహి ద్రవిణమస్మాత్ స్మస్మాదు ద్రవిణం దేహి ద్రవిణం దేహి దేహి ద్రవిణం ద్రవిణం దేహి చిత్రం చిత్రం దేహి ద్రవిణం ద్రవిణం దేహి చిత్రం దేహి చిత్రం చిత్రం దేహి దేహి చిత్రం చిత్రమితి చిత్రం హోతరు హోతరి యథా హోతరు మనుషో మనుషో హోతరి యథా హోతరు మనుష హోతరు మనుషో మనుషో హోతరు హోతరు మనుషో దేవతాత దేవతాత మనుషో హోతరు హోతరు మనుషో దేవతాత మనుషో దేవతాత దేవతాత మనుషో మనుషో దేవతాత యజ్ఞేభిర్యజ్ఞేభిర్దేవతాత మనుషో మనుషో దేవతాత యజ్ఞేభిః దేవతాత యజ్ఞేభిర్యజ్ఞేభిర్దేవతాత దేవతాత యజ్ఞేభిః సూనో సూనో యజ్ఞేభిర్దేవతాత దేవతాత యజ్ఞేభిః సూనో దేవతాతేతి దేవా యజ్ఞేభిః సూనో సూనో యజ్ఞేభిర్యజ్ఞేభిః సూనో సహస సహస సూనో యజ్ఞేభిర్యజ్ఞేభిః సూనో సహస సూనో సహస సహస సూనో సూనో సహసో యజాసి యజాసి సహస సూనో సూనో సహసో యజాసి అద్యాద్యనో అద్య సమనా సమనాద్యనో నో అద్య సమనా అద్య సమనా సమనాద్యాద్య సమనా సమానాన్ సమానాన్ సమనాద్యాద్య సమనా సమానా సమానాన్ సమానాన్ సమనా సమనా సమానానుషన్ నుషం సమానాన్ సమనా సమనా సమానానుషన్ సమానానుషన్ నుషన్ సమానాన్ సమానానుషన్నగ్నే అగ్నుషన్ సమానాన్ సమానానుషన్నగ్నే షన్నగ్నే అగ్న ఉషన్ నుషన్నగ్న ఉషత ఉషతో అగ్న ఉషన్ నుషన్నగ్న ఉషత ఉషత ఉషతో అగ్నే అగ్న ఉషతో యక్షి యక్షి ఉషతో అగ్నే అగ్న ఉషతో యక్షి ఉషతో యక్షి యక్షి ఉషత ఉషతో యక్షి దేవాన్ దేవాను యక్షి ఉషత ఉషతో యక్షి దేవాన్ దేవాన్ దేవాన్ యక్షి యక్షి దేవాన్ దేవానిది దేవాన్ మీడ ఈడే అగ్నిమగ్నిమీడే పురోహితం పురోహితమీడే అగ్నిమగ్నిమీడే పురోహితం పురోహితం పురోహితమీడ ఈడే పురోహితం యజ్ఞస్య యజ్ఞస్య పురోహితమీడ ఈడే పురోహితం యజ్ఞస్య పురోహితం యజ్ఞస్య యజ్ఞస్య పురోహితం పురోహితం యజ్ఞస్య దేవం దేవం యజ్ఞస్య పురోహితం పురోహితం యజ్ఞస్య దేవం పురోహితమిది పురోహితం యజ్ఞస్య దేవం దేవం యజ్ఞస్య యజ్ఞస్య దేవ మృత్విజ మృత్విజం దేవం యజ్ఞస్య యజ్ఞస్య దేవ మృత్విజం దేవ మృత్విజ మృత్విజం దేవం దేవ మృత్విజం మృత్విజమిత్యర్త్విజం ప్రధాతమగోహోతారగోహోతారగోహోతారగోహప్రధాతమం ధాతమమితిరత్నాధాతమంషా సోమ సోమవృషా వృషా సోమద్యుమాంజుమాన్ సోమవృషా వృషా సోమద్యుమాద్యుమాంజుమాన్ సోమ సోమద్యుమాగుం అస్తి సిద్ధ్యుమాన్ సోమ సోమద్యుమాగుం అసి జుమాగుం అస్తి సిద్ధ్యుమాన్యుమాగుం అసి వృషా వృషా సిద్ధ్యుమాన్యుమాగుం అసి వృషాని సిద్ధ్యోషా వృషా వృషా దేవదేవ వృషా ధర్మాణి ధర్మాణి వృషా వృషా ధర్మాణి దధిషే దధిషే ధర్మాణి వృషా వృషా ధర్మాణి దధిషే ధర్మాణి దధిషే దధిషే ధర్మాణి ధర్మాణి దధిషే ఇది దధిషే శాంతపనా ఇదమిదగుం శాంతపనా శాంతపనా ఇదగుం హవిర హవిరిదగుం శాంతపనా శాంతపనా ఇదగుం హవి శాంతపన

విద్వాన్ విద్వాగో ఋతో గోరు ఋతుపత ఋతుపత ఋతోను విద్వాన్ విద్వాగో ఋతో గోరు ఋతుపతే ఋతో గోరు ఋతుపత ఇత్యర్థో భూతన భూతన పాప భూతన భూతనేతి భూతన ప్రముంచంతో నో నః ప్రముంచంత ప్రముంచంతో నో అగుంహతో అగుంహతో నః ప్రముంచంత ప్రముంచంతో నో అగుంహత ముంచంత ఇది ప్రముంచంత అగుంహతో అగుంహతో నో నో అగుంహత అగుంహత ఇత్యగుంహస పూర్వేభిర్భిః పూర్వేభిః పూర్వేభిర్హి దదాశిమ దదాశిమహి పూర్వేభిః పూర్వేభిర్హి దదాశిమ హి దదాశిమ దదాశిమహి హి దదాశిమ శరద్భ్యశ్చ రద్భ్యద్దదాశిమహి హి దదాశిమ శరద్భిశ్చ శరద్భ్యర్దదాశిమ దదాశిమ శరద్భిర్మరుతోమరుత శరద్భ్యర్దదాశిమ దదాశిమ శరద్భిర్మరుత శరద్భిర్మరుతోమరుత శరద్భ్యశ్చరద్భిర్మరుతో భయం భయం మరుత శరద్భ్యశ్చరద్భిర్మరుతో భయం శరద్భిరితి శరత్ వయం వయం మరుతో మరుతో వయమితి వయం మహోభిశ్చరుషణీనాం చరుషణీనాం మహోభిర్మహోభిశ్చరుషణీనాం మహోభిరితి మహర్షణీనామితి చరుషణీనాం బుద్ధియా బుద్ధియా ప్రప్రబుద్ధియా ఏరత ఏరతే బుద్ధియా ప్రప్రబుద్ధియా ఏరతే బుద్ధియా ఏరత ఏరతే బుద్ధియా బుద్ధియా ఏరతే వోవ ఏరతే బుద్ధియా బుద్ధియా ఏరతే వహ ఏరతే వోవ ఏరత ఏరతే వో మహాగుంసి మహాగుంసి వ ఏరత ఏరతే వో మహాగుంసి వో మహాగుంసి మహాగుంసి వో వో మహాగుంసి ప్రప్రమహాగుంసి వో వో మహాగుంసి ప్రాగుంసి ప్రప్రమహాగుంసి మహాగుంసి ప్రణామాని నామాని ప్రమహాగుంసి మహాగుంసి ప్రణామాని ప్రణామాని నామాని ప్రప్రణామాని ప్రయజ్యవ ప్రయజ్యవో నామాని ప్రప్రణామాని ప్రయజ్యవ నామాని ప్రయజ్యవ ప్రయజ్యవో నామాని నామాని ప్రయజ్యవ స్థిరధ్వం స్థిరధ్వం ప్రయజ్యవో నామాని నామాని ప్రయజ్యవ స్థిరధ్వం ప్రయజ్యవ స్థిరధ్వం స్థిరధ్వం ప్రయజ్యవ ప్రయజ్యవ స్థిరధ్వం ప్రయజ్యవ ఇది ప్రయజ్యవ స్థిరధ్వమిది స్థిరధ్వం సహస్రియందం యందం యగో సహస్రియగో సహస్రియందమ్యం భాగం భాగం దమ్యగో సహస్రియగో సహస్రియందమ్యం భాగం దమ్యం భాగం భాగం దమ్యం దమ్యం భాగమేతమేతం భాగం దమ్యం దమ్యం భాగమేతం భాగమేతమేతం భాగం భాగమేతం గ్రహమేధీయం గ్రహమేధీయమేతం భాగం భాగమేతం గ్రహమేధీయం ఏతం గ్రహమేధీయం గ్రహమేధీయమేతమేతం గ్రహమేధీయం మరుతో మరుతో గ్రహమేధీయమేతమేతం గ్రహమేధీయం మరుత మేధీయం మరుతో మరుతో గ్రహమేధీయం గ్రహమేధీయం మరుతో ధృషబ్ధం ధృషబ్ధం మరుతో గ్రహమేధీయం గ్రహమేధీయం మరుతో ధృషబ్ధం గృహమేధీయమితి గృహ మేధీయం మరుతో ధృషబ్ధం ధృషబ్ధం మరుతో మరుతో ధృషబ్ధం ధృషబ్ధమితి ధృషధ్వయమువయమేత్యేతియమువయమేతియమేత్యేతియమేతి యువతిర్యువతిరేతియమేతి యువతి యువతిర్యువతిరేత్యేతి యువతి సుదక్షకం సుదక్షం యువతిరేత్యేతి యువతి సుదక్షం యువతి సుదక్షకం సురక్షం యువతిర్యువతి సుదక్షం దోష దోష సుదక్షం యువతిర్యువతి సురక్షం దోష దోష దోష సుదక్షకం సుదక్షం దోషావస్తోర్వస్తోర్ దోష సుదక్షకం సుదక్షం దోషావస్తోక్షమిక్షం దోషావస్తోర్వస్తోర్ దోష దోషావస్తోర్ హవిష్మతి హవిష్మతి వస్తోర్ దోష దోషావస్తోర్ హవిష్మతి హవిష్మతి వస్తోర్వస్తోర్ హవిష్మతి ఘృదాచి ఘృదాచి హవిష్మతి వస్తోర్వస్తోర్ హవిష్మతి ఘృదాచి హవిష్మతి ఘృదాచి ఘృదాచి హవిష్మతి హవిష్మతి ఘృదాచి ఘృదాచీతి ఘృదాచి సురభేణి వియంతు సురభేణి వియంతు సురభేణి క్రీడంబో వక్రీడం క్రీడం వశ్శబ్ధశబ్దో వక్రీడం క్రీడం వశ్శబ్ధశబ్దో వో వశ్శబ్దో మారుతం మారుతం శబ్దో వో వశ్శబ్దో మారుతం శబ్దో మారుతం మారుతం శబ్దశబ్దో మారుతమనర్వాణమనర్వాణం మారుతం శబ్దశబ్దో మారుతమనర్వాణం మారుతమనర్వాణమనర్వాణం మారుతం మారుతమనర్వాణగోరథే శుభగోరథే శుభమనర్వాణం మారుతం మారుతమనర్వాణగోరథే శుభం నర్వాణగోరథే శుభగోరథే శుభమనర్వాణమనర్వాణగోరథే శుభం శుభమితి రథే శుభం కణ్వా అభ్యభికణ్వా కణ్వా అభిప్రప్రాభికణ్వా కణ్వా అభిప్రాభ్యభిప్రగాయత గాయత ప్రాభ్యభిప్రగాయత ప్రగాయత గాయత ప్రప్రగాయత గాయతేతి గాయత అత్యాసో ననాత్యాసో అత్యాసో నయే యేనాత్యాసో అత్యాసో నయే యే నయే మరుతో మరుతో యే నయే మరుత మరుతో మరుతో యే యే మరుత స్వంచ స్వంచో మరుతో యే యే మరుత స్వంచ స్వంచ స్వంచో మరుతో మరుత స్వంచో యక్షృషో యక్షృష స్వంచో మరుతో మరుత స్వంచో యక్షృషో యక్షృషో యక్షృష స్వంచ స్వంచో యక్షృషో నన యక్షృష స్వంచ స్వంచో యక్షృషో నృషో నన యక్షృషో యక్షృషో న శుభయంత శుభయంత న యక్షృషో యక్షృషో న శుభయంత యక్షదృశ ఇది యక్షాదృశ శుభయంత న శుభయంత మర్యా మర్యా శుభయంత న శుభయంత మర్యా శుభయంత మర్యా మర్యా శుభయంత శుభయంత మర్యా ఇది మర్యా హర్మ్యేష్ఠా హర్మ్యేష్ఠాస్తే దేహర్మ్యేష్ఠాస్య శవస్య నవో హర్మ్యేష్ఠాస్తే దేహర్మ్యేష్ఠాస్య శవః శిశవశిశవో హర్మ్యేష్ఠా హర్మ్యేష్ఠా శిశవో నన శిశవో హర్మ్యేష్ఠా హర్మ్యేష్ఠా శిశవో న హర్మ్యేష్ఠా ఇది హర్మ్యేష్ఠా శిశవ శిశవ శిశవో న శుభ్రా శుభ్రా న శిశవ శిశవో న శుభ్రా శుభ్రా శుభ్రాన్న శుభ్రా వత్సాసో వత్సాస శుభ్రాన్న శుభ్రా వత్సాస శుభ్రా వత్సాసో వత్సాస శుభ్రా శుభ్రా వత్సాసో నన వత్సాస శుభ్రా శుభ్రా వత్సాసో న వత్సాసో నన వత్సాసో వత్సాసో న ప్రక్రీడిన ప్రక్రీడినోన వత్సాసో వత్సాసో న ప్రక్రీడిన ప్రక్రీడిన ప్రక్రీడినోన ప్రక్రీడిన పయోధా పయోధా ప్రక్రీడినోన ప్రక్రీడిన పయోధా ప్రక్రీడిన పయోధా పయోధా ప్రక్రీడిన ప్రక్రీడిన పయోధా క్రీడిన ఇది ప్రక్రీడిన పయోధా ఇది పయహామేషాం ప్రప్రేషామజ్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష్మేష జ్మేషు విధురా విధురా జ్మేష్ జ్మేషు విధురే విధురా భూమి రేజతే రేజతే భూమిర్యామేషు యామేషు భూమి రేజతే రేజతే భూమిర్యామేషు భూమిర్యామేషు యామేషు భూమిర్భూమిర్యామేషు యద్యామేషు భూమిర్భూమిర్యామేషు యత్ యామేషు యద్యద్యామేషు యామేషు యద్ధ యద్యామేషు యామేషు యద్ధ యద్యద్ధ యుంజతే యుంజతే హయద్యద్ధ యుంజతే యుంజతే యుంజతే హహ యుంజతే శుభే శుభే యుంజతే హహ యుంజతే శుభే యుంజతే శుభే శుభే యుంజతే యుంజతే శుభే శుభ ఇది శుభే క్రీడయ క్రీడయస్తే క్రీడయోధన యోధనయ క్రీడయస్తే క్రీడయోధన క్రీడయోధన యోధనయ క్రీడయ క్రీడయోధనయో భ్రాజదృష్టయో భ్రాజదృష్టయోధనయ క్రీడయ క్రీడయోధనయో భ్రాజదృష్టయ భ్రాజదృష్టయో భ్రాజదృష్టయోధన యోధనయో భ్రాజదృష్టయ స్వయగ్స్వయం భ్రాజదృష్టయోధనయోధనయో భ్రాజదృష్టయ స్వయం మహిత్వం మహిత్వగ్ స్వయం భ్రాజదృష్టయో భ్రాజదృష్టయ స్వయం మహిత్వం భ్రాజదృష్టయ ఇది భ్రాజత్ స్వయం మహిత్వం మహిత్వగ్ స్వయగ్ స్వయం మహిత్వం పనయంత పనయంత మహిత్వగ్ స్వయగ్ స్వయం మహిత్వం పనయంత పనయంత పనయంత మహిత్వం మహిత్వం పనయంత ధూతయో ధూతయ పనయంత మహిత్వం మహిత్వం పనయంత ధూతయ మహిత్వమిది మహిత్వం పనయంత ధూతయో ధూతయ పనయంత పనయంత ధూతయ ధూతయ ఇది ధూతయ ధ్వంయయిం వయో వయో యయిమచిద్ ధ్వంయయిం వయ వయో వయో యయిం వయ ఇవే వయో యయిం వయ ఇవ వయ ఇవే భవజో వయ ఇవ మరుతో మరుత ఇవ భవజో వయ ఇవ మరుత మరుతో మరుత ఇవేవ మరుత కేన కేన మరుత ఇవేవ మరుత కేన మరుత కేన కేన మరుతో మరుత కేన చిత్కేన మరుతో మరుత కేన కేన చిత్కేన కేన చిత్పథా పథా చిత్కేన కేన చిత్పథా పథా పథా చిత్పథా ఏతి పథా శ్రోతంది కోశాశ్చోతంది కోశా ఉపోపకోశాశ్చోతంది శ్చోతంది కోశా ఉపాశ ఉపోపకోశాకోశ ఉపభోగ ఉపకోశాకోశ ఉపభోగ ఉపోపభో రథేషు రథేషు ఉపోపభో రథేషు రథేషు రథేషు భోభో రథేష్ భోభో రథేష్ స్వాఘృతం ఘృతమా రథేషు రథే స్వాఘృతం ఘృతమా ఘృతముక్షతోక్షత ఘృతమా ఘృతముక్షత ఘృతముక్షతోక్షత ఘృతం ఘృతముక్షత మధువర్ణం మధువర్ణముక్షత ఘృతం ఘృతముక్షత మధువర్ణం మధువర్ణం మధువర్ణముక్షతోక్షత మధువర్ణమచ్యతే అచ్యతే మధువర్ణముక్షతోక్షత మధువర్ణమచ్యతే మధువర్ణమచ్యతే అచ్యతే మధువర్ణం మధువర్ణమచ్యతే మధువర్ణమితి మధువర్ణం అర్చత ఇత్యర్చతే అగ్నిమగ్నిగో హవీమభిర్హవీమభిరగ్నిమగ్నిమగ్నిమగ్నిగో హవీమభిస్తదా సదా హవీమభిరగ్నిమగ్నిమగ్నిమగ్నిగో హవీమభిస్తదా అగ్నిమగ్నిమిత్యగ్నిం హవీమభిస్తదా సదా హవీమభిర్హవీమభిస్తదా హవంత హవంత సదా హవంత హవంత సదా సదా హవంత విష్పతిం విష్పతికో హవంత సదా సదా హవంత విష్పతిం హవంత విష్పతిం విష్పతికో హవంత హవంత విష్పతిం విష్పతిం వ్యవాహం పురు ప్రియం పురు ప్రియగో హవ్యవాహగో హవ్యవాహం పురు ప్రియం వ్యవాహమితి హవ్యాహం పురు ప్రియమితి పురు ప్రియం గోహిషంతశ్వంతో హితంతగోహిషంత శస్వందశ్యస్వందో హిజస్వంత ఈడత ఈడతే శస్వందో హిజస్వంత ఈడతే శ్రుచాశ్రుచేడత ఈడతే శ్రుచా దేవం దేవద్భుశ్రుచేడత ఈడతే శ్రుచా దేవం దేవం దేవద్భుశ్రుచాశ్రుచా దేవం ఘృతశ్చ్యుత ఘృతశ్చ్యుత దేవద్భుశ్రుచాశ్రుచా దేవం ఘృతశ్చ్యుత దేవం ఘృతశ్చ్యుత ఘృతశ్చ్యుత దేవం దేవం ఘృతశ్చ్యుత ృతాశ్రుతో హవ్యాయ హవ్యాయాగ్నిమగ్నిగో హవ్యాయ వోఢవే వోఢవే హవ్యాయాగ్నిమగ్నిగో హవ్యాయ వోఢవే హవ్యాయ వోఢవే వోఢవే హవ్యాయ హవ్యాయ వోఢవే వోఢవ ఇది వోఢవే అగ్నిరోజనారోజనేంద్ర అగ్ని ఇంద్ర అగ్నిరోజనా దివో దివో రోజనేంద్ర అగ్ని ఇంద్ర అగ్నిరోజనా దివ అగ్ని ఇంద్ర అగ్ని దివో దివశ్యథద్వృత్రం వృత్రగ్వశ్యథద్వో దివశ్యథద్వృత్రం వృత్రం వృత్రగ్వశ్యథద్వృత్రమింద్రమింద్రం వృత్రగ్వశ్యథద్వృత్రమింద్ర వృత్రమింద్రమింద్రం వృత్రం వృత్రమింద్రం వోవ ఇంద్రం వృత్రం వృత్రమింద్రం వోవ ఇంద్రమింద్రం వో విశ్వతో విశ్వతో వ ఇంద్రమింద్రం వో విశ్వతః విశ్వతో విశ్వతో వో వో విశ్వతస్పరి పరి విశ్వతో భోగో విశ్వదస్పరి విశ్వదస్పరి పరి విశ్వతో విశ్వదస్పరీంద్రమింద్రం పరి విశ్వతో విశ్వదస్పరీంద్రంంద్రమింద్రం పరి పరీంద్రం నరో నర ఇంద్రం పరి పరీంద్రం నర నరో నర ఇంద్రమింద్రం నరో విశ్వకర్మను విశ్వకర్మన్నర ఇంద్రమింద్రం నరో విశ్వకర్మన్నరో విశ్వకర్మను విశ్వకర్మన్నరో నరో విశ్వకర్మను హవిషా హవిషా విశ్వకర్మన్నరో నరో విశ్వకర్మను హవిషా హవిషా హవిషా విశ్వకర్మను విశ్వకర్మను హవిషా భావధానో భావధానో హవిషా విశ్వకర్మను విశ్వకర్మను హవిషా భావృధాన విశ్వకర్మన్నిది విశ్వ కర్మన్ హవిషా భావృధాన విశ్వకర్మను విశ్వకర్మను వావృధాన హవిషా హవిషా భావృధాన విశ్వకర్మను విశ్వకర్మను వావృధాన వావృధాన విశ్వకర్మను హవిషా హవిషా విశ్వకర్మను వావృధాన వావృధాన విశ్వకర్మను హవిషా కర్మన హవిషా హవిషా విశ్వకర్మను విశ్వకర్మను హవిషా వర్ధనేన వర్ధనేన హవిషా విశ్వకర్మను విశ్వకర్మన్ నిధి విశ్వ కర్మన్నో వర్ధనేన వర్ధనేన హవిషా హవిషా వర్ధనేన వర్ధనేనేతి వర్ధనేన ఇతి చతుర్థకాండే తృతీయ ప్రశ్నస్య ఘనపాఠః సమాప్తః.